అంబయోయంగ్యామయో అధ్వరీయత ప్రింజతేర్మధూనాపయ అమూల్యాపదూర్యేయాభిర్వాసూర్య సహ సానోహిన్వన్మధ్వరం అపో దేవీరుపేయత్రిబిన సింధుభ్య కర్తం భవి అప్స్వా అంతరమృతమత్సుభేషజమపాముత ప్రశస్తయే దేవా భవద వాజినాః అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాని భేషజ అగ్నిం చ విశ్వసంభువమాపశ్చ విశ్వభేషజీః ఆపః ప్రణీత భేషజం వరూతం తన్వే జ్యోక్తూర్యం ప్రవాహతయత్కించురితం మయి యద్వాహమభిద్రోహయద్వాసేపముతామృతం ఆపో అద్యాన్వచారిషం రసేన సమగస్మహి వయస్వానగ్నాగాహితం మాసం సృజమర్చసా సమ్మాగ్నేవర్చ సాదృజతం ప్రజజా సమాయూషా విద్యుర్మే అస్య దేవా ఇంద్రో విద్యాత్ సహర్షిభిః కస్య నూనం కతమస్యామృతానాం మనామహే చారు దేవస్య నామ కోలామహ్యాదీతయే పునర్దాత్ పితరం చ దృశేయం మాతరం చ అగ్నేర్వయం ప్రథమస్యామృతానాం మనామహే చారు దేవస్య నామ సమామహ్యాదీతయే పునర్దాత్ పితరం దృశేయం మాతరం చ అభిద్వా దేవసవితరీసానం వార్యాణాం సదా వందాగమీమహే యశ్చిద్ధిత యుద్ధభగస్సమాన పురాణిన అద్వేణోహస్తయోర్దధే భగభక్తస్య తే వయముదాసే మతమావాస ఓర్ధానం రాజ ఆరభే నహి తే క్షత్రం నదహో నమన్యం వయశ్చరామీ పతయం ద ఆపుః నేవాపోని విషం చరం తీర్ణయే వాదస్య ప్రవినంత్యధ్వం అబుధ్నే రాజావరో నో మనస్యోధ్వం స్తూపం దదతే భూదక్ష దీయాస్తుపరి భుద్రయేపస్మే అంతర్నిహితా కేతమస్యుః పురం విరాజావరుణశ్చకార సూర్యాయపంథామన్వే తవావు అపదేపాదా ప్రతిఘాతమే కరుతాపవత్తా హృదయా విధశ్చితే సదందే రాజన్ భిడజ సహస్రముర్వీగ భీరాసు మతిష్టే అస్తు బాహస్వ దూరే నిర్దేశింబరాజే కృతం జిలేన ప్రమోముధ్యస్మత్ అమీయ రక్షానిహీదాస ఉచ్చానక్తంత్రశ్రే గుహసిద్ధివేజు అదబ్ధాని వరుణస్య వ్రతాని విజాగాసశ్చంద్రమానత్తమేతి తత్వాయా విబ్రహ్మణా వందమానస్తదాస్తే యజమానో హవిర్భిః అహేళమానో వరుణే అభోధ్యరోసం సమానాయ ప్రమోషీః తలిన్నట్టం దద్ది వామహ్యమాహస్తదయం కేతో హృద ఆవిచష్టే సునస్తే భోజమహ్వగృహీత అస్మాన్ రాజా వరుణోముమోక్తు సునస్తే భోజ్యహ్వగృహీత స్త్రిష్వాదిత్యం ద్రౌపదేషు బద్ధ అమీయం రాజా వరుణస్ సృజ్యాద్విద్వాదభ్యో విమోక్తు పాసాన్ అవదేహేణో వరుణనమోభినవ యజ్ఞేభిరీమహే హవిర్భిః క్షయన్ అస్మభ్యమదుర ప్రదే తారాజన్మేనాశిశ్వత కృతాని ఉదత్తమం వరుణపాశమస్మదవాధమం విమధ్యమాం శ్రథాయ అథా వయమాదిత్యం రతేతవానాగసో అధీతయే శ్యామ యశ్చిద్దితే దిశో యథా ప్రదేవ వరుణం వ్రతం నిమేవ సిద్య విద్యవి మానావధాయ హత్రవేజీరానస్య రీరథః మాహ్రీణానస్య మన్యవే నిమృఢీకాయ తే మనోరథీరస్వందసందీతం గేర్భిర్వరుణసీమహి పరాయి మే విమన్యమః పదం దివస్యాయుష్టయే వయో నవ సతీరుప కదాక్షత్రశ్రియన్నరమావరూనం కరామహే మృఢీకాయో రుచక్షసం తదిచ్ఛమానమాసా దేవేనం దాన ప్రయుచ్ఛదః ధృతవ్రతాయ దాశుషే వేదాయో వీరాం పదమంతరిక్షేణ పతతాం వేదనామస్ ముద్రియాః వేదమాసో ధృతవ్రతో ద్వాదశ ప్రజాపతః వేదాయ భూపజాయతే వేదవాదస్య వర్తని పురోరిష్మస్య బృహదః వేదాయే అధ్యాసతే నిషాద ధృతం వ్రతో వరుణ పస్త్యా ఆస్మా సామ్రాజ్యాయ సుక్రతో అధో విశ్వాన్యద్భూతాదిగిత్వా అభిపశ్యతి కృతయాచకత్వా సనా విశ్వాహా సుక్రతోరాదిత్య సుపథాకరత్ ప్రణాయోంషితారిషత్ నిర్భద్రాబింహిరణ్యయం వరుణో వస్త నిర్నిజం పరిస్పసో నిషేదిరే నయం దిత్సం దిత్సవో నద్రుహ్వా నో జనానా దేవమభిమాదయః ఉదయో వానుషేష్వాయశశ్చక్రే అసామ్యా అస్మాకముదరేష్వా పరామేయం దిహీత యోగా భోనగమ్యో తీరనో ఇచ్చరందీరుచక్షసం సన్నవోచామహై పునర్యతో మే మధ్వాభృతం హోరే రక్షదాసే ప్రియం దర్శం న విశ్వదర్శకం దర్శం రథమధిక్షమి ఏతాయోషతమే గిరాః ఇమం మే వరుణశ్రుధీహవ మద్యా చ మృణయ వామస్యురాచకే త్వం విశ్వస్య మేధిర జివశ్చగ్మశ్చ రాజసి సయామాని ప్రతిశ్రుధి ఉదుత్తమం మో ముద్ధినో విపాసం మధ్యమం శ్రీత అవాధమాని జీవసే వసిష్వాహిమీయేధ్యవస్త్రాణ్యోర్జాంపతే శ్రేమన్నా అధ్వరం యజ నిహో తామరేణ్యస్తాయ విష్ఠమన్మాభిః అగ్నే దివిత్మ తామచాః ఆయుష్మా సూనవే దిదాభిర్యజత్యాపయే సఖా సఖ్యేమరేణ్యః ఆనో బరిహీరిషాద సోమరుణో మిత్రో అర్యమా శీలం తుమనోషోయసా ఊర్జహోదరస్య నోమందస్వ సఖ్యస్య చ ఇమా పుషుశ్రుధీగిరాః యచ్చిద్దిషస్వ తాతనా దేవం దేవం యజామహే ద్వే యుద్ధూయతే హవిః ప్రియోనో అస్తు విష్మజర్హోతా మంద్రోవరేణ్యః ప్రియా స్వప్నయో భయం స్వగ్నయో హి వార్యం దేవాసో దధిరే చ నః స్వగ్నయో మనామహే అథా న ఉభయేషామృగమర్త్యానాం ఇథస్సం దుఃప్రశస్తయః విశ్వేభిరగ్నే అగ్నిభిరిమం యజ్ఞమిదం వచాః సమాధాః సహసో యః అస్వన్నత్వా వారవందం వందధ్యా అగ్నిం నమోభిః సమ్రాజం నమధ్వరానాం సఖానస్తూనుశ్వసాగామాసు చేవాః మేధ్వా అస్మాకం ప్ర ప్రభూయాత్ సనా దూరాచ్చాసాచ్చ నిమర్త్యాదఘాయోః వాహిదరమిద్విశ్వాయోః ఇమమూఢత్వమస్మాకం సలింగాయత్రం నవ్యాంసం అగ్నే దేవేషు ప్రబోధః ఆనో భజ పరమేష్వాజేషు మధ్యమేషు శ్రీక్షావస్వో అంతమస్య విభక్తాసి చిత్రభానో సింధోరుర్మావుపాకా సద్యోదాశుషేక్షరసి యమగ్నే వృత్సమర్త్యమభావాజేషు యంజునాః స్వయం తాజస్వ దీరిషాః నకీరస్య సహంత్యవర్యేతాకయస్యచిత్ వాజో అస్తి శ్రవాయ్యాః సమాజం విశ్వచర్షనిరర్వద్భిరస్తు తరూతా విప్రేభిరస్తు సనీతా జరా బోధతద్భిభిద్ధి విషేవీషే యజ్ఞియాయ స్తోమం రుద్రాయ ఋషీకం సర్వా మహాంగాని మానో ధూమకే దుఃపురుశ్చంద్రః ధియేవాజాయ ఇన్వతు సరేవా విశ్వదర్దేవ్యేతశ్రేణోదునః ఉక్తైరగ్నిర్బృహద్భాను నమో మహద్భ్యో నమో అర్భకేభ్యో నమో యువద్భ్యో నమ ఆశినేభ్యః ఇదామదేవాన్యతి శక్నవామమాద్యాయ సస్సం సమావిక్షిదేవాః యత్ర గ్రావా పృథుభుద్రభూర్ధ్వో భవతి సోతవే ఉలోకలసుతా నామ వేద్దింద్రజల్గులః యత్రద్భావేవ జఘనాధిటమన్యా ఘృతా ఉలోకలసుతా నామ వేద్దింద్రజల్గులః యత్ర నార్యమచ్చవమోపచ్చవం చ శిక్షతే ఉలోకలసుతా నామ వేద్దింద్రజల్గులః యత్ర మంథాం విభద్రతే రశ్మీయమీతమాజీవ ఉలోకలసుతా నామ వేద్దింద్రజల్గులః యచ్చిద్ధి త్వం గృహే గృహ ఉలోకలక యుజ్యసే ఇహ ద్యుమత్తమం వదయతామివ దుందుభిః ఉదస్మాతే వనస్పతే వాతో విభాత్యక్రమిత్ అతో ఇంద్రాయ పాతవే సును సోమములూఖల ఆయజీవాయ సాత మాతాహ్యోచావేజద్భృతః హరీ ఇవాంధాం శివత్సదా తానో అద్యమానస్పతి హృష్వా హృష్ణేభిః స్తోతృభిః ఇంద్రాయ మధూమత్సుతం ఉచ్ఛిష్టం జంబోర్భర సోమం పవిత్రాశ్రేజ నిధేహి కోరధిపతి యచ్చిద్ధి సత్య సోమపానాసస్తాయి వస్మసి ఆతూన ఇంద్రదంత యగోష్ణస్మేషు సుభ్రిషు సహస్రేషు తు వీమఘ శిప్రిన్ వాజానాం పతే సచీ వస్తవ దంసనా ఆతూన ఇంద్రదంత యగోష్ణస్మేషు సుభ్రిషు సహస్రేషు తు వీమఘ నిష్వామయామి సోదృశాసస్తామబుధ్యమానే ఆదూన ఇంద్రసంశయగోష్ణస్తేషు సుభ్రిషు సహస్రేషు తులీమఘ ససంధృత్యారాతయో బోధందురూరరాతయాః ఆదూన ఇంద్రసంశయగోష్ణస్తేషు సుభ్రిషు సహస్రేషు తులీమఘ సమీంద్రగర్భమ్రేణ నుబంతం పాపయా భుజా ఆతూన ఇంద్రసంశయగోష్ణస్మేషు సుభ్రిషు సహస్రేషు తు వీమఘ పతాదికుండృణాశ్చా దూరం వాతోపనాదధి ఆతూన ఇంద్రసంశయగోష్ణస్మేషు సుభ్రిషు సహస్రేషు తు వీమఘ సర్వం పరిక్రోధం జాహి జంభయాగ్రదాస్వం ఆతూన ఇంద్రసంశయగోష్ణస్మేషు సుభ్రిషు సహస్రేషు తు వీమఘ ఆభయింద్రం కృమిం యథా వాజయంతః సదక్రాతుం మంభిష్ఠం సింధయిందూభిః శరంభాయస్తునీనాం సహస్రం భాసమాజిరా నిమ్నం నరీయతే సంయన్మదాయ సుష్మిణ ఏనాహ్యస్యోదరే సముద్రోరణ్యచోదధే అయమూతే సమాదసి కపోదాయివ గర్భధిం వరస్తశ్చిన్నవోహసే స్తోత్రం రాధానాం పదే గిర్వాహో వీరజస్యతే విభూతిరస్తు సూనృదా ఊర్ధ్వస్తిష్టానభూతయేస్మిన్ వాజే సదక్రతో సమన్యే శుభ్రవామహై యోగే యోగే తమస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రమూతయే ఆఘాగమ్యతిస్రవత్సహస్రిణీభిరుతిభిః వాజేభిరుపనోహవం అనుప్రత్నస్యౌకాసోహువేతు విప్రతిన్నరం యంతే పూర్వం పితాహువే వయం విశ్వపారాసాస్మహే పురుహూత సఖే వసోజరితృభ్యః అస్మాకం శిప్రణీనాం సోమపాః స్వపపామ్నా సఖే వజ్రేణ సఖీనాం తథా తదస్తు సోమపాః సఖే వజ్రేణ తథా కృణు యథా నభుష్మశీష్టయే రేవతీర్ణస్ సమాద ఇంద్రే సంతు దువివాజాః శృణ్వంతో యాధర్మదేవ ఆఘత్వా వాంగ్మనాత్తస్తో దృభ్యో ధృష్టవియానః విణోరక్షన్నచక్రోః ఆయగ్లుమః సదక్రదపాకామం దరిద్రేణా విణోరక్షన్నసచీభిః సస్వదిన్నః పోగ్రదద్భిర్జిగాయనానద్భిస్వాస్వదద్భిర్ధనాని సనాహిరణ్యరథం ధంసనా వాంఛనస్తనికాసనగే సమాదాత్ ఆశ్వీనామస్వామత్యేషాయా ధంసవీరయా గోర్ధస్వాహిరణ్యవత్ సమానయోజనో హి వాం రసోదస్రావమర్త్యః సముద్రే అశ్వినేయతే న్యాభ్యస్య మూర్ధని చక్రం రథస్య యే మధుః పరిద్యామన్యదీయతే తస్తావుషక్వధ ప్రియే భుజే మర్తో అమర్త్యే కన్నక్షసే విభావరి భయం హితే అమన్మహ్యాపరాకాత్ అశ్వేన చిత్రే అర్హి వందేభిరాగ హివాజేభిర్దుహితర్తివః అస్మేరయం నిధారయ త్వమగ్నే ప్రథమో అంగీరార్షద్దేవో దేవానామభవ శివ సఖా తమ వ్రతే కవయో విద్మనా పశూజాయంత మరుతోభ్యాజాదిష్టయః త్వమగ్నే ప్రథమో అంగీరస్తమః కవిర్దేవానాం పరిభూషతి వ్రతం విభుర్విశ్వస్మై భువనాయ మే ధీరోద్విమాదాదయః ప్రదిధాచీదాయ మే త్వమగ్నే ప్రథమో మాతరిశ్వన ఆవిర్భవశుక్రపూజాభివస్మతే అరే జేతాం రోదసీ హోద్రవూర్యే సఘ్నో భారమయజో మమోపాసో త్వమగ్నే మనదేద్యామవాసయః పురోరవసే సుకృతే సుకృత్తరః స్వాక్రేణ యత్పిత్రార్ముచ్యసే వల్యాత్మా పూర్వమణయన్నాపరం పునః త్వమగ్నే వృషభః పుష్టివర్ధన ఉచ్యతసృజే భవసి శ్రవాయ్యాః యాహూజిం పరివేదామషట్కృతిమేకాయురగ్నే విష ఆవివాసి త్వమగ్నే వృజినవర్తనిం నరం సత్మన్ వివర్షి విదధే విచర్షణే యః శూరసాతాపరీరగ్నే ధనే దభ్రేభిశ్చిత్సమృతాహం త్రిభూయసః త్వంతమగ్నే అమృతత్వముత్తమే మర్తం దధాసి శ్రవసే దివే దీవే ృషాభుభయాజన్మేమయోణి ప్రజా సూరజే వన్నా అగ్నే సనజే ధనానాశసం కారుం క్రీణిస్తవానర్ధ్యాగర్మాపసానమేన దైర్ద్యాపృథివీ ప్రావసం వన్నా అగ్నే మిత్రుపస్థా దేవేష్ణవ్యజాగ్రీవి అనోగృద్భోధి ప్రమాదిశ్చ కాలమే త్వం కళ్యాణవసుమోమీషే త్వమగ్నే ప్రమాదిస్త్వం పితాసీనస్త్వం వాయస్తృక్తవ జామయో భయం సంపారాయ సదినస్తం సహస్రిణస్త్రీరంజ్యవ్రతపామాదాభ్య వామగ్నే ప్రథమమాయుమాయవే దేవాగన్మన్నహోరస్య విస్పతిం ఇలామగన్మన్మనోరస్య సాసనీం పితుర్యత్పుత్రో మమ కస్య జాయతే వన్నా అగ్నే తవ దేవ వాయుభిర్మఘోనో రక్షతన్వశ్చ వంద్య రాతన ఏకవామస్య నీమేషం రక్షమాణస్తవ వ్రతే త్వమగ్నే యజ్ఞ మే వాయురంగారో నిషంగాయ చతురక్ష యుధ్యసే యో రాతృతాయే గీరేస్తిన్మంత్రం మనసా మనోషితం త్వమగ్నపురుసంసాయ బాధతే స్వార్ణయ్యగ్రేణ పరమం మనోషితే ఆర్ధ్రస్య యత్ప్రమాదిరుచ్యతే పితా ప్రమాకంసాస్య ప్రదిశో విదుష్టారః త్వమగ్నే ప్రయాత దక్షిణం నరం వర్మే స్యూతం పరీపాసి విశ్వతాః స్వాదక్షద్మాయో వా సదౌ స్యో న కృజ్జీవజాజం యజతే సోపమాదివః ఇమామగ్నే శరణిం మే మృడో నమమధ్వానం యమగామధూరా ఆభిః పితా ప్రమాది సోమ్యానాం భ్రమీరస్త్రిషిగన్మర్త్యానాం మనుష్మదగ్నే అంగిరస్మదంగిరో ఇయాదివత్సదనే పూర్వవచ్చూచే అర్చయాహ్యావహాదీ వ్యంజనమాసాదయ బర్హిణి యక్షీణ ప్రియం బ్రహ్మణావృతస్వశక్తీ వాయత్తే చక్రమావిదా ఉత ప్రణేష్వలివస్యో అస్మాన్ సన్నసృజసుమత్యావాజమత్యా ఇంద్రశను వీర్యాణి ప్రబోధం జానీ సకార ప్రథమాని వజ్రీ అహన్న హిమన్వమస్త ప్రవక్షణా అభిహత్పర్వదానా అహన్న హిం పర్వదే శిశ్రిజానం తుష్టాస్మై వజ్రం స్వర్యం దదక్ష వాస్రాజీవ ధేనవస్యంత మానా అంజస్సముద్రమవజగ్మురాపాః రాయమానో వృణీతసో మంత్రకద్రుమేష్వమివస్సుతస్య ఆదాయకం మఘవాధత్తవజ్రమహన్నేనం రథమజామహీనాహన్ రథమజామహీనామాన్ మాయినామీనా ప్రోతమాయా ఆత్సూర్యం జనయంజాముషాసం తాదీత్రాసత్రం నగిలా వివిత్సే అహం రత్నం రత్నరమ్యం సమింద్రో వజ్రేణ మహామధేన స్కంధాంసి వకులీసేనాభిరత్నాయతృథివ్యా అయోధ్యేవా ధన్మదాహి జుహ్మే మహావీరం దో వివాధమృధీషం నాకారీరస్యమృతింబానాం సంమృజానాప్యమిషీంద్రశత్రుః అపాదహస్తో మృతంజలింద్రమాస్య వజ్రమధిసానౌ జఘాన బృహ్మధ్య ప్రతిమానం బుభూషం వరుద్రావృత్రాసగత్యస్తః నగరన్న భిన్న భుజాశయానం మనోరుహానాదీయం చాపాః యాశ్చిద్రత్రోపాహినా పర్యతిష్ఠత్తా సామహిం వత్సుదశీర్బభూవ నీచావాయా అభవద్రత్రపుత్రేంద్రో అస్యా అభవధక్తభార ఉత్తరాసూరధారః పుత్రాసీత్ దానస్తయేదావత్సానధేనుః అతిష్టంతీ నామ నివేశనానాం కాష్టానాం మధ్యే నిహితం శరీరం రుద్రస్య నిన్యం విచారం జాపో దీర్ఘం తమాశయదింద్రశత్రుః దాసపత్నీరీ గోపాతిష్టన్నిరుద్ధావః పణినే భగవాః అపామిలమపిహితం యదాసీద్ధృత్రం జఘన్వామవదత్వభార అస్యో వారో అభవస్తదింద్రశ్రేయత్వా ప్రత్యహం దేవయేకాః అజాయోగా అజాయశ్రూరసో మమ వాసుః సర్త మే సప్త సింధూనే నాస్మై విద్యం నదం యతుశ్రీషే ధనయామిహమకీరద్ధాధునిం చ ఇంద్రస్త యజ్ఞో యుధాతే అహిశ్చోతాపరీభ్యో భగవా విజిజ్ఞే అజే జాతరంగమావస్యయింద్రహృదియత్తే జఘృషో భీరగచ్చత్ నవాశయం నాపతిం చ స్రవంతి శేనో న భీతో అజారో రజాంసి ఇంద్రో జాతో వాసిదస్య నాజాసమస్య చ శృంగిభో వజ్రబాహుః క్షయజర్షణీనామలాన్ననేమిః పరితా బాభూవ భాగ్రంగో అపీవాతయమనాః హరిః ఏకాయామోపగమ్యం తయింద్రామస్మాకం సుప్రమాదిం వా వృధాతి అనావృణః కుపిదా తస్య రాజోగభాంకే సంపరమామర్జాతేన ఉపేరంధ్రనదామప్రదీతం దృష్టాం నస్యేనోపసతిం వదామి ఇంద్రం నమస్యన్నోపమేభిరత్కైర్యస్తోతృభ్యో హవ్యో అస్తి యామన్ నిసర్వసేనయుషుధీంద్రసక్తసమయోగాజయస్యమష్టి చోష్కూయమాన ఇంద్రభూరి వామం వా పణిర్భూరస్మదధిభ్రవృద్ధ పరీర్హిరస్యం ధనినం గణేనాంగ్యకశ్చరన్నుపసాకేభిరింద్ర ధనోరథే విషుణక్తే వ్యాయన్నయజ్వారస్త నకాః ప్రేదీమేయుః పరాగచ్చేర్ణావృజస్త ఇంద్రాయజ్వానో యజ్వభిస్పర్ధమానాః ప్రయద్దివో హరివస్తాదరుగ్రణిరవ్రతాంకాధమో రోదస్యోః అయోయుత్సన్ననవద్యస్య తేనామయాదయం రక్షితయో నమగ్వాః ఋడాయుధో నవధ్రాయో నిరష్టా ప్రవద్భిరింద్రాశ్రితయం దాయన్ ప్రవేదాన్రుదతో రక్షాదశ్చాయోధయో రజాసయింద్రభారే అవానో దివాదస్య ముచ్చా ప్రసంవదస్తు వదస్సంసమావః చక్రాణాథః పరీణహం పృథివ్యా హిరణ్యేన మణినా శుంభమానాః నయింబానాథస్తి దురస్త ఇంద్రం పరిస్పసో అదధాత్ సూర్యేణ పరియదింద్రలోదాసీ ఉభే అభూభోజేర్మహినా విశ్వదస్సీ అమన్యమానాభిమన్యమానైర్బ్రహ్మభీరథమోదస్యోమింద్ర పృథివ్యా అంగమాపన్నమాయాభిర్ధనదాం పర్యభూవన్ ఇయమ ఋణవచ్చక్రయింద్రో నిర్జ్యోతిషాతమశోకాధృక్షత్ అనస్వధామక్షరన్నాపో అస్యావర్ధతమధ్యానావ్యానా సద్ధీనేమనసాదమింద్రవో జిష్ఠేనహన్వనాహన్నభిద్యూన్ ్యతి లేపిదస్య దృఢావిసంగిమభినచ్చుష్ణమింద్రాః యావత్తరామఘవన్యాపదో యోగద్రేణ శత్రుమవధీః ప్రధన్యం అభిహిద్మాదియాదస్య తత్రోర్విహిద్మేన విషభేనాపురోభేత్ సం మధ్యంతం రృఢబంధసత్యం సభర్తూదోరేణుర్నక్షత్యాముచ్చైర్ేయోనృఢాహ్యాయతస్థౌ ఆశ్రమం రృఢభంధుక్యాసుక్షేత్రజేషేమఘమాక్షిత్రేమాద్యాభవతంగేదసా విభుర్భాంగ్యామ ఉదరాదిరస్మినా యంత్రం హిమ్యే భవాసోభ్యాయం సేన్యా భవతం మనీషిభిః పవయో మధువాహనేన దేశోమస్య వేనామహవిస్తయిద్వీదుః సంభారస్య భిజాత ఆరభేత్రన్నక్తం యాతస్త్రిర్వస్మినాదివాః సమానే అహంగ్రిరావద్యగోహణాత్రిహత్యయజ్ఞం మధూనా వివిక్షతం నిర్వాజపతిరిషో అశ్వినా యువం దోషా అస్మభ్యముషదశ్చ విన్మతం శిక్షతమస్వినాయువం దృక్ప్రక్షో అస్మే అక్షరే బిన్వతం ప్రజన్మాయం వాహతమస్వినాయువం దృద్దేవతృదంధియా నిస్సౌభగత్తం త్రిహృతస్రవాం దినసృష్టం వాం సూరేదుహితారోహగ్రథం నిర్ణా అశ్వినా దివ్యాని భేషజాలి పార్థివాహిత్రిరోదత్తమధ్య ఓమానం సంయాత్మకాయ సూరవే త్రిధాతు సంభవహతం సుభస్పతి అశ్వినాయ దివేది వేమృత్రధాతు పృథివీమాయతం సత్యారత్యాపరావత ఆత్మే భవాదస్వతారాణి గచ్చతం త్రిరశ్వినా సింధుభిః సప్తమా త్రిభిస్త్రయ ఆహావాత్రేధాహవిష్కృతం తిస్ర పృథివీరుపరి ప్రపాదివో నాగం రక్షేభిరక్తిభిర్హితాం ీరక్రాత్రిలోరీలాజిలోరాసభస్తేనా ఆనాగచ్చాకం భూయతే హవిర్మధ్వపిబం మధుకేభీరాసభీ ోరసమృతాయ చిత్రం ఘృతమంతమిష్యతి ఆరాధత్యాదశీరిహ దేవేభిర్యాతం మధుపేజమశ్వినా రాజస్కారిష్టం నీరవాం నిర్విక్షతం దేధం దేషోభవతం సదా భువా ఆనాశ్వినా త్రివృధారథేనార్వాంచం ప్రజంబాహతం సువీరం శృణ్వంతా వామవాసేజోహవీమి విభేజనాభవతం పాజసాదౌ స్వయాం స్వస్తయే స్వయామి మిత్రావరుణా విహావాసే స్వయామిరాత్రీం జగతో నివేశనీం స్వయామి దేవం సవితారభూతయే ఆ కృష్ణే నరజ సావర్తమానో నివేశయన్ నమతం మత్యం చ హిరణ్యేన స విచారథేనా దేవో యాది భువనాది పశ్యన్ యాది దేవః ప్రవతాయాద్యుద్వతాయాది శుద్ధాభ్యాంగ్యజతో హరిభ్యాం ఆ దేవో యాది స పితాపరావతో భవిష్వాదురితా బాధమానః అభివేదం వృషణే విశ్వరూపం హిరణ్యసంయం యజతో బృహంతం ఆస్థాకృతం స విదాశుత్రభానుకృష్ణాం శరవీషీం ప్రధానః విజయాచ్యావాస్తి దిపాదో అఖ్యం రథం హిరణ్యప్రముఖం వహంతః శస్వద్విదస్స విదుర్దైవ్యోపస్థే విశ్వాభువనాయస్వః విశ్వాద్యావస్స విదుర్ద్వా ఉపస్థాన్యేకాయమస్య భువనే విరాట ఆనిన్నరస్యమృతాధీతస్తు రిహ ప్రావీతుయ ఉపస్థితే ఋతువర్ణ అంతరిక్షాణ్యభీరవే బాసూరస్సునీత అష్టౌవ్యక్షకృప పృథివ్యా స్త్రీధన్వయోజనా సప్త సింధూన్ హిరణ్యాక్ష పితాదేవాఘాతరత్నాసు దేవార్యాణి హిరణ్యమానస్య పితా విచర్షణి రుభేభ్యా వా పృథివీ అంతరీయతే అపామీ వాంబాధా దేవేది సూర్యమభిదృష్టే నరజ సాద్యా వృణోతి హిరణ్యహస్తో అసూరస్సు నీధస్సో ప్రళీగస్వ్యాన్ అపసేధం రక్షసో జాతుధానస్తాదేవ్రాజిదోషం గృహాణ ఏ దేవంధాసవిద పూర్వ్యాసో రేణ వస్తు అంతరిక్షే ఏభిన్నాద్యపతిభిస్తుకే భీరకాచనో అధీన బ్రూహి దేవ ప్రభోయత్వంపూరూణాం దేవయతీనా అగ్నిం సూక్తే ధర్మజోభిరీమహేయం ధీమి ధన్యీలకే జగాదో అగ్నిం దధిరే సహోవృధం భవిష్మం తో విధేమతే సత్వం నా అద్య సుమనా జిహాభితా భవావాజేషు సంధ్యా రత్మాదూతం వృణీమహే హోదారం విశ్వమేధం పరహస్తే సతో విచారం చర్చయో దివిస్త్రీ సంధి భాగవాహ ఏవాసస్తావరో నో విత్రార్యమాసం దూతం భ్రత్రమింధతే విశ్వం సో ఆత్మే జయ విత్మయాధనం వ్యస్తే దదా సమర్థ్యా మంత్రో హోదా గృహవాసిరత్నే దూతో విశామాసి విశ్వాసంగాయ వ్రతాధ్రువాజాని దేవాగన్వేలనే సుభగే సమాహూయతే హరి సత్పర్మా అద్య సుమనా ఉదా పరం యక్షి దేవాన్ సువీర్యాంఘే మిత్రి నవస్వరాజమాసతే హోత్రాభిరగ్నిం మనోరస్తమింధతే ధర్మాం సోదిస్తృతా ఘనంతో వృత్రమాతరం రోదసి అమపురుక్షయాయక్రిరే భువర్కం మే వృషాద్యుమ్యాహో నక్రం దదస్వోకవిష్ణు సంసీనస్వ మహాశిశోచస్వదే భవీతమః విధూమమగ్నే అరుణం మీయేజ్యసృజ ప్రశస్తదర్శనం దేవా సోమన వేదృగయజుష్టం భవ్యవాహన జంకన్ భోమేధ్యాదిభిర్ధరస్తుయమృషాయమోపస్తుతం మేధ్యాదిభిష్టంబీధరితాది తరచ ప్రేణోదీయుస్తమిమానిస్తమగ్నిం వర్ధయామసి రాజస్వోర్ధిష్వధావోస్తిదే దేవేష్వాప్యం రాజసితమాణమహాసి ఊర్ధభూషణ భూతజేష్ఠా దేవో నీతాయర్వాదద్భిర్విక్మయామహే ఊర్ధ్వో న పాచ్యం నో నిగేతు నా విస్పందమతృణంత ూర్ధ్వాంజరసాయ జీవసే విదా దేవేషు నోదువాహ పాయినోగ్నే రక్షస పాహి ధూర్తేరరామ్నః పాహిరీషాగుతపాదిఘాం సదో బృహద్భాతోజమిష్ట్య ఘనే భవిష్మద్విజరాంభస్తపద్యం భయోస్మద్భృగ్ యోమర్త్యశ్చితీతే అత్యక్తభిర్మాణస్త విపురీషత అగ్నిర్వూనే సువీర్యమగ్ని కన్వాయసౌభాగం అగ్ని ప్రామన్ మిత్రోదమేధ్యాదిమగ్ని సాదావోపస్తుత అగ్నినా దుర్వసంజతం పరామత ఉగ్రాదేవం భవామహే అగ్నిర్నయన్నవాస్తం బృహద్రాసం దుర్వీజం దస్య వేదహ నిత్రామగ్నే ఏదే సకన్వ ఋతజాదవక్షితోయన్నమస్యంతి దృష్టయా అగ్నేరమాబంతో అర్చయో భీమాసోన ప్రతీతే రక్షస్వి నమిద్యాదుమావతో విశ్వం తమత్రిణం దహ క్రీడం వశ్వద్ధో మారుతమనర్వాణం రథే శుభం కణన్వా అభిప్రగాయత ఏ మృగాదేభిర్నృష్టిభిః సాకం వాసీభిరంజిభిః ృంజతే శ్రద్ధాయ కృష్ణాయేషజ్యం నాయ లక్ష్మే దేవతం బ్రహ్మ గాయత ప్రసరం సాగోశ్రద్ధం ప్రేణం యచ్చద్ధో మారుతం బ్రహ్మేణ సస్యమావృధే ఓమరిష్టానో దివశ్చూదయ శ్రీమంతం నధోయామాయమానోషో దగ్ధ్రముగ్రాయ మన్యమే జిగీరవర్ణతో గిరి ఏషు పృథివీజుర్వాంగీల బృహస్పతి భియాజామేషు రేజతే స్థిరం విజానమేషామయో మాతుర్నిరేతవేమనుద్విదాసవాదృత్యే సోనభోగిర కాష్టాగ్నే భాస్కాభిజాతీర్ఘం వృతం విహో నమాదమృద్ధం ప్రత్యావయం జియామాభిః మనోతో యుద్ధోఫలం జనాంగజుచ్చవీతన గిరీంద్రజుచ్చవీతన యద్ధయాంది మరుదస్తం వభ్రువతే ధ్వన్నా శృణోతి కష్టీదేషాశీభమాసుభిస్తంది కన్వేషు బోధువా త్రోషు మాదయాధ్వై అస్తి హిష్మాదాయ భస్మజిష్మాజమేష విశ్వం జీవసే ప్రియ పితా పుత్రం నహస్తోత్తపరిణోనం గద్వోర్థంగివోన పృథివ్యాగావోనరణ్యంతి వస్తున్నానం అస్మే వృద్ధా